ఆటల సరదాలో పుస్తకం 4వ భాగం ఘన పరిమాణం. అగ్గిపెట్టె లోపలి పెట్టెలో కొంచెం నూనె రాయండి. ఆ నూనె ఆరిన తరువాత లోపలి పెట్టె వాటర్ ప్రూఫ్ అయిపోతుంది. ఇప్పుడు అందులో నీటిని నింపండి. అందులో సుమారు 20 మిల్లీలీటర్ల నీరు పడుతుంది. అగ్గిపెట్టె లోపలి పెట్టె 20 మిల్లీలీటర్లకు చక్కటి కొలమానం అవుతుంది. అగ్గిపెట్టె లోపలి పెట్టెను 20 మిల్లీలీటర్ల కొలమానంగా తీసుకుని ఒక గిన్నె, గ్లాసు, చెంబు, కప్పు, పలు రకాల సీసాల ఘనపరిమాణాలను కొలవండి. వెడల్పాటి మూతగల ఒక సీసా మీద నిలువుగా ఒక తెల్ల కాగితపు పట్టికను అతికించండి. లోపలి పెట్టె నిండుగా నింపిన నీటిని సీసాలో పోయండి. కాగితపు పట్టికలో నీటి కొలతను గుర్తించండి. గుర్తుపై 20 మిల్లీలీటర్లు అని రాయండి. ఇదే విధంగా 40, 60, 80, 100 మిల్లీలీటర్ల గుర్తులు ఉంచండి. ఇప్పుడు ఆ సీసా 100 మిల్లీలీటర్లు గల ఒక కొలమానం అవుతుంది. 100 మిల్లీలీటర్ల గుర్తు వరకు సీసాను నింపండి. ఈ నీటిని ఒక పెద్ద పాత్రలో పోయండి. ఇలా 10 సార్లు చేయండి. పెద్ద పాత్రలోని నీరు ఇప్పుడు 1000 మిల్లీలీటర్లు, అంటే 1 లీటరు ఉంటుంది. బరువు: 1 త్రాసు 2 పళ్ళాలలోనూ అగ్గిపెట్టె ఖాళీ లోపల పెట్టెను ఉంచండి. 2 లోపల పెట్టెలు ఒకే బరువు కలవి కాబట్టి త్రాసు సమానంగానే ఉంటుంది. ఇప్పుడు ఎడమవైపు పళ్ళెంలోని లోపలి పెట్టె పై వరకు నీటిని నింపండి. ఇందులో 20 మిల్లీలీటర్ల నీరు పడుతుంది. దాని బరువు 20 గ్రాములు ఉంటుంది. అంటే నీటి యొక్క ఘనత్వం 1 గ్రాము మిల్లీలీటర్కి 1 గ్రాము ఉంటుంది. ఇప్పుడు లోహపు తీగ ముక్కను ఒకదానిని కుడివైపు పళ్ళెంలో ఉంచి తోచండి. త్రాసు సమానంగా నిలిచినప్పుడు ఆ తీగ ముక్క బరువు 20 గ్రాములు ఉంటుంది. తీగను సగము పావు పొడవులలో కత్తిరించి 10 గ్రాములు 5 గ్రాముల తూకపు రాళ్ళుగా తయారు చేయండి. ఇదే విధంగా 50 గ్రాముల తూకపు రాయిని కూడా తయారు చేయండి. నిండుగా ఉన్న అగ్గిపెట్టె బరువు సుమారు 10 గ్రాములు ఉంటుంది. 50 వెలిగించని అగ్గిపుల్లల బరువు సుమారు 5 గ్రాములు ఉంటుంది. 10 అగ్గిపుల్లల బరువు 1 గ్రాము ఉంటుంది. 1 అగ్గిపుల్ల 0.1 గ్రాముల బరువు ఉంటుంది. దుకాణదారులు తరచుగా చిన్న తూనికరాళ్ళకు బదులుగా నాణ్యాలను ఉపయోగిస్తూ ఉంటారు. టంకశాలలో తయారైనందువల్ల నాణ్యాల బరువు ఒకే విధంగా ఉంటుంది. 1 రూపాయి నాణ్యం 8 గ్రాములు, 50 పైసల నాణ్యం 5 గ్రాములు, 2 25 పైసల నాణ్యాల విలువ బరువు కూడా 1 50 పైసల నాణ్యానికి సమానంగా ఉంటాయి. ముళ్ళ విభాగిని: 1 పొడవు గల 4 తుమ్మముళ్ళను తుంచుకోండి. 2 ముళ్ళ కొనలను సైకిల్ వాల్వ్ ట్యూబులతో కలిపి ఒక చిమ్మట తయారు చేయండి. చిమ్మట 2 కాళ్ళకు ఒక్కొక్క వాల్వ్ ట్యూబ్ ముక్కను తొడగండి. ఈ వాల్వ్ ట్యూబ్ ముక్కలలో 3వ ముళ్ళను అడ్డంగా గుచ్చి ఏ ఆకారాన్ని తయారు చేయండి. చిమ్మట చేర్పులో, అంటే జాయింట్లో, 4వ ముళ్ళను గుచ్చి విభాగిని పట్టుకునే పిడిని తయారు చేయండి. విభాగిని కాళ్ళను అడ్డముళ్ళుపై జరుపుతూ కాళ్ళ మధ్య దూరాన్ని ఎక్కువ తక్కువ చేయవచ్చు. విభాగిని 1 కాలును కొంచెం విరవండి. మిగిలిన ఆ కాలి భాగంలో బాల్ పెన్ రీఫిల్ యొక్క చిన్న ముక్కును అమర్చి ఒక వృత్తలేఖిని తయారు చేయండి. దీనితో మనం అనేక చిన్న పెద్ద వృత్తాలు గీయవచ్చు.